विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वो श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం మాయనై మన్ను పాసురం యొక్క తాత్పర్యం. మనం ఈ వ్రతమును సక్రమంగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములు ఆటంకములు కావచ్చునని భయపడిన అవసరం లేదు. ఎందుచేతననగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి, అతని పనులను అట్టివే. ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించాడతను. నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మన కొరకు ఎదుకుల మందు అవతరించిన మహానుభావుడు, తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు, అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమె చే త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి కనుక మనం సందేహములను దూరము చేసి పరిశుద్ధలమై అతన్ని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయకుసుమును సమర్పించి నోరారా పాడాలి. నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి. అంతట వెంటనే ఇంతకు ముందు పాపసమూహము, రాబో పాపసమూహము కూడా మంటలో పడిన దూదివలె భస్మమైపోవును. మన వ్రతమునకు ఏమాత్రము ఆటంకము సంభవింపదు. అందుచే రండు, భగవన్నామమును కీర్తింతుము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.